లేజర్ పుస్తకం 14వ భాగం. 1989 ప్రాంతాలలో మొట్టమొదటిసారిగా లేజర్ని ఉపయోగించి కొన్ని రకాల క్యాన్సర్కి చికిత్స గురించి వైద్యులు ప్రయోగాలు చేస్తున్నారు. మొదట రోగికి ఒక కాంతిగ్రాహక మందుని ఎక్కిస్తారు. ఈ మందు కాంతిని గ్రహిస్తుంది. 2-3 రోజుల తరువాత ఆ మందు శరీరం అంతా బాగా వ్యాపించాక ఒక సన్నని ఆప్టిక్ ఫైబర్ని శరీరంలోకి పోనిచ్చి క్యాన్సర్ ట్యూమర్లోనికి ప్రవేశపెడతారు. లేజర్ కిరణాలు ఫైబర్ ద్వారా ట్యూమర్లోకి ప్రవేశిస్తాయి. మందు ఆ కాంతిని పీల్చుకుని చుట్టూ ఉన్న అణువులని ఉత్తేజితం చేస్తుంది. ఆ ఉత్తేజితమైన అణువులు పరిసరాలలో ఉన్న క్యాన్సర్ కణాలని నాశనం చేస్తాయి. ఈ విధానం వలన ట్యూమర్ నాశనం అవుతుంది, కానీ దాని చుట్టూ ఉన్న ఆరోగ్యవంతమైన ధాతువు సురక్షితంగానే ఉంటుంది. లేజర్ కిరణాల ఉపయోగం ఫోటోగ్రఫీలో కూడా కనిపించింది. మామూలు ఫోటోగ్రఫీలో వస్తువు నుండి ప్రతిబింబించిన కాంతి కిరణాలు ఫోటో ఫిల్మ్ మీద పడతాయి. కిరణాలు పడ్డ చోట ఫిల్మ్ నల్లబడుతుంది, పడని చోట నల్లబడదు. ఆ ఫిల్మ్ మీద ఆ విధంగా తెలుపు నలుపు ఛాయలు ఏర్పడతాయి. దీనినే మనం నెగిటివ్ అంటాం. దీనిని డెవలప్ చేస్తే ఫోటో వస్తుంది. అయితే ఈ ఫోటో చదునుగా ఉంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు అనే 3 మితులు గల త్రిమితీయ రూపాలని ఇందులో చూడలేము. ఇప్పుడు ఒక కాంతిపుంజాన్ని 2గా విడగొట్టాం అనుకుందాం. కాంతిపుంజంలో ఒక పాయ మనం ఫోటో తీయగోరిన వస్తువు మీద పడి పరావర్తనం చెందుతుంది. 2వ పాయ ఒక అద్దం మీద పడి పరావర్తనం చెందుతుంది. ఈ 2 పాయలు ఇప్పుడు మళ్ళీ కలిసేలా ఏర్పాటు చేస్తారు. ఈ 2 పుంజాలు కలిసి ఓ సంక్లిష్టమైన మిశ్రమంగా తయారవుతాయి. ఎందుకంటే ఒక పుంజం వస్తువు నుండి పరావర్తనం చెంది చెల్లా చెదురు అవుతుంది. 2వ పుంజం అద్దం మీద పడి చెదిరిపోకుండా తిరిగి వెనక్కి వస్తుంది. 2 కాంతి పుంజాలు మళ్ళీ కలుసుకునే చోట ఒక ఫోటో ఫిల్మ్ని పెడితే మసకగా అలుక్కుపోయినట్టు ఉండే చిత్రం తప్ప ఏమీ కనిపించదు. కానీ ఇప్పుడు ఆ మసకగా అలుక్కుపోయినట్టు ఉండే చిత్రం గల ఫిల్మ్లోంచి మళ్ళీ లేజర్ని ప్రసరిస్తే ఫిల్మ్లోంచి బయటకు వచ్చిన పుంజంలో ముందు పరావర్తనం చెందిన 2 పుంజాలలో ఉండే తరంగ విన్యాసం అంతా తిరిగి ఏర్పడి గాలిలోనే చక్కని త్రిమితీయ ఆకృతి రూపుదాల్చుతుంది. ఆ ఆకృతి చాలా వాస్తవంగా అద్భుతంగా ఉంటుంది. దీనినే హోలోగ్రాఫ్ అంటారు. 1947 హంగరీలో పుట్టిన బ్రిటిష్ శాస్త్రవేత్త డెనిస్ గాబర్ ఈ సిద్ధాంతానికి ప్రాణం పోశాడు. 24 తరువాత అంటే 1971 ఈ ఆవిష్కరణకి గుర్తింపుగా అతనికి నోబెల్ బహుమతి వచ్చింది. బహుమతి ప్రదానానికి అంతకాలం పట్టడానికి కారణం ఉంది. చాలా కాలం వరకు హాలో హాఫ్లు తీయడానికి సాధ్యపడలేదు. ఎందుకంటే అందులో మామూలు కాంతిపుంజం పనికిరాదు, లేజర్ పుంజం కావాలి. లేజర్ల నిర్మాణం తర్వాతనే హోలోగ్రాఫ్లను తయారు చేయడానికి వీలయ్యింది. 1965 మొట్టమొదటి హోలోగ్రాఫ్ని ఎమెట్ ఎన్ లైట్ మరియు జూరిస్ ఉపర్టిక్స్ అనే 2 అమెరికన్లు రూపొందించారు. హోలోగ్రాఫ్లు ఇప్పటికీ సామాన్య వాడకంలోకి రాలేదు, కానీ హోలోగ్రాఫ్లతో బల్ల మీద త్రిమితీయ టీవీ చూడవచ్చని కొంతమంది ఊహాగానాలు చేస్తూ ఉంటారు. క్రికెట్, ఫుట్బాల్ లాంటి ఆటలు, పెద్ద పెద్ద సంగీత కార్యక్రమాలు చూడవచ్చు. అవి చూడటానికి చాలా వాస్తవంగా ఉంటాయి, కానీ అవి కేవలం సంగమిస్తున్న కిరణ సముదాయాలు మాత్రమే. అందుకే అందులోంచి చేయిపోనిచ్చినా ఏమీ కాదు.